కాదో టీ కొట్టు ఆడ మేంతగే టీ ఏమో 1/2 ఒంటి మీద ఉండే దొక్క జీన్స్ ప్యాంటు పైన అప్పుడప్పుడు మారుస్తాం టీషర్టు మా ఫేవరెట్ హీరో సినిమా హెడ్ అయితే మేం కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్ మా కాలనీ కావేరి తోటి సైలెంట్ కానీ కలల్లో మిడిల్ క్లాస్ అబ్బాయిలో మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో మేమే మిడిల్ మిడిల్ మిడిల్ క్లాస్ అబ్బాయిలో పిక్చర్ నాది పాప్కార్న్ నీది మందే నాది మంచింగ్ నీది బైకే నాది పెట్రోల్ నీది అరే సిగరెట్ నాది మావా కిళ్ళి నీది అని బాట వేసి ఖర్చే పెడతాం అరే పైసా పైసా పోగే చేస్తాం చివరికి చిట్టి కట్టి చీటింగ్ గోతాం మళ్ళీ లక్కే వస్తుందని లాటరీ ట్రై చేస్తాం మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో మిడిల్ క్లాస్ అబ్బాయిలో మేమే మిడిల్ మిడిల్ మిడిల్ క్లాస్ అబ్బాయిలో మిడిల్ క్లాస్ అబ్బాయిలో మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో